రోదసి 12వ భాగం. ఆ తదుపరి ఏడే యూరప్లో 2వ ప్రపంచ యుద్ధం ఆరంభమయ్యింది. ఫాన్ బ్రౌన్ చేత క్షిపణులు నిర్మింపజేయాలని హిట్లర్ ఆలోచన. అంటే 100 కిలోమీటర్ల దూరంలో శత్రుస్థావరాల్ని భేదించగల మందుగుండు నిండిన రాకెట్లు అన్నమాట. అవి ఎంత వేగంగా కదులుతాయంటే యుద్ధ విమానాలు కానీ ప్రతివైమానిక తుపాకులు కానీ వాటిని ధ్వంసం చేయలేవు. ఇటువంటి అస్త్రాల కోవకి చెందిన మొదటి సాధనం V-1 అనబడే ఓ స్వయం చోదిత విమానం. వి అన్న అక్షరం వెర్గ్యులేటింగ్, దీన్ని ఫెర్గ్లైటింగ్ అనాలి అన్న జర్మన్ పదం నుండి వచ్చింది. ఆ పదానికి అర్థం పగ. 1944కే ఫాన్ బ్రౌన్ అంతకన్నా మెరుగైన శబ్దవేగాన్ని మించగల రాకెట్ని రూపొందించాడు. అదే V-2. జర్మన్లు ప్రయోగించిన 4300 V-2 రాకెట్లలో 1230 లండన్ మీద పడ్డాయి. క్షిపణుల దాడులలో 2511 మంది బ్రిటిష్ వారు మరణించగా 5869 మంది తీవ్రంగా గాయపడ్డారు. లోకం అదృష్టం బాగుండి ఆ క్షిపణులు కాస్త ఆలస్యంగా రంగప్రవేశం చేశాయి. అవి హిట్లర్ని ఆదుకోలేకపోయాయి. రాకెట్లు వచ్చేటప్పటికే హిట్లర్ పతనం మొదలయ్యింది. అప్పటికే తన చుట్టూ బిగుసుకుంటున్న శత్రుసేనల ఉచ్చు నుండి అవి అతన్ని తప్పించలేకపోయాయి. 1945 మే 8 జర్మనీ లొంగిపోయింది. V-2ల విలయవిహారం అంతా గోడార్ట్ బతిగి ఉండగా చూశాడు. 10 1945 అతడు మరణించాడు. V-2ల సత్తా ఏమిటో చూసిన అమెరికా, సోవియట్ దేశాలకి రాకెట్ల మీద ధ్యాస మళ్ళింది. ఈ రెండు దేశాల మధ్య ఉండే పరస్పర భయం వలన రెండు వీలైనన్ని అస్త్ర శస్త్రాలను సమకూర్చుకోవాలని చూస్తూ ఉండేవి. అందుకే రెండు దేశాలు వీలైనంతమంది జర్మన్ రాకెట్ నిపుణులని పట్టుకుని స్వాధీనం చేసుకోవాలని చూశాయి. ఫాన్ బ్రౌన్ అమెరికాకు దొరికాడు. ఇంకా పెద్ద క్షిపణులు తయారు చేయడానికి రెండు దేశాలు ఎంతో శ్రమించాయి. కొత్తగా నిర్మితమవుతున్న ఈ రాకాసి క్షిపణులతో పోలిస్తే 1950ల నాటి V-2లు ఆటబొమ్మలే. చివరికి భూమి మీద ఏ ప్రాంతం మీదైనా గురిపెట్టి ప్రయోగించగల క్షిపణులు అమెరికా, సోవియట్ దేశాలు తయారు చేయగలిగాయి. అంతేకాదు V-2లలాగా ఇవి మోసేది మామూలు చౌకబారు మందుగుండు కాదు. ఇవి వాటి కడుపులో దాచుకున్నది అణుబాంబులు. రెండు దేశాలు పరస్పర నిర్మూలనానికే కాదు, యావత్ ప్రపంచ వినాశనానికి కావలసినంత విధ్వంసక ఆయుధాలని పోగు చేసుకున్నాయి. సియోల్కోవిస్కీ, గోడార్డులు ఊహించిన పరిణామం ఇది కాదు. వాళ్ళు కలలుగన్నది రాకెట్ల సహాయంతో అనంత ఆకాశ సంచారం. అయితే ఒక పక్క అది కూడా జరుగుతోంది. జర్మనీని ఆక్రమించినప్పుడు అమెరికా ఎన్నో V-2లని హస్తగతం చేసుకుంది. వాటిని మనుషులు ఉండే నగరాల మీదకి వదలకుండా నేరుగా ఆకాశంలోకి వదిలారు. ఈ V-2లలో మందుగుండు సామానికి వదులు వాతావరణపు పైపర్ల గురించి సమాచారం రాబట్టగల మానవ సాధనాలు పంపించారు. ఈ V-2లలో ఒకటి 183.4 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళగలిగింది. గాలిబుడగలు, విమానాలు చేరగల అత్యున్నత ఎత్తు కన్నా ఇది 4 రెట్లు ఎక్కువ. 1950ల నాటికి అమెరికా, సోవియట్లు అత్యంత వేగంతో ప్రయాణించగల రాకెట్లు నిర్మించగలిగాయి. 1955లో అమెరికా ఓ ఉపగ్రహాన్ని కక్ష్యలో పెట్టబోతున్నట్టు చాటింది. సోవియట్ కూడా అదేవిధంగా చాటుకుంది. ఈ పోటీలో అమెరికాయే ముందు ఉంటుంది అని అనుకున్న అమెరికన్లకి నిరాశే ఎదురయ్యింది. 4 అక్టోబర్ 1957 సోవియట్ మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహాన్ని పంపించింది. సియోల్కోవిస్కీ జన్మదినం అయిన 17 సెప్టెంబర్ అతడి శతవార్షికోత్సవ సందర్భంగా ఉపగ్రహాన్ని పంపించాలని సోవియట్ తలపెట్టింది. కానీ కొంచెం ఆలస్యమైంది. ఆ విధంగా అక్టోబర్ 4 1957 రోదసీ యుగానికి నాంది అయ్యింది.